16:3 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము తృతీయ అధ్యాయము 16:3-1 తృతీయ అధ్యాయము ప్రథమ ఖండము మధు విద్య ఆదిత్య తూర్పు దిక్కిరణములు సామోపాసన. ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క మాధుర్య రూపము. మధురాధిపతే, సర్వం మధురం పని శ్రీకృష్ణ తత్వము గానము చేస్తాము కదా. 2వ అధ్యాయము చివరిలో యజ్ఞము యొక్క చతురంగములైనట్టి సామహోమమంత్రుత్థాన సంబంధమైన త్రికాల ప్రారంభ సవనములు చెప్పబడినాయి. వాటి యొక్క విశేష ఫలములు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడిక కర్మసాక్షి కర్మఫల ప్రదాత అగు ఆదిత్యుని శోభమాధుర్యముల గురించి, ఇంకా సృష్టి యొక్క మాధుర్యమును గమనిస్తూ ఉపాసిస్తూ సృష్టికర్తతో అనన్యత్వము సిద్ధించుకోవటము గురించి చెప్పుకోబోచున్నాము. ఓం అసౌవా ఆదిత్యో దేవమధు. ఎదురుగా కనిపిస్తున్న ఈ ఆదిత్యుడు మానవులకు, సర్వజీవులకు, దేవతలకు ఆనందము కలిగిస్తూ ఉన్నారు. అందుచేత ఆదిత్యుడు దేవతలకు తేనె వంటివారు. ఆయన సకల యజ్ఞముల ఫలరూపము. ఆదిత్య లోకమే ఉత్తమ యజ్ఞఫలము. దేవతలకు మధువు ఆదిత్యుడు. అట్టి ఆదిత్యునికి ద్యులోకము తేనెపట్టు వ్రేలాడు అడ్డముగా ఉండే వెదురుకట్టే తిరశ్చినము. ద్యోరేవ తిరశ్చినవత్సం. అంతరిక్షము వ్రేలాడు తేనెపట్టు. అంతరిక్షం ఆపుపో. సూర్యకిరణములు తేనెటీగల సంతానములు. మరిచేహ పుత్రాహ. సూర్యుని తూర్పువైపు కిరణములు, తూర్పువైపు తేనెపట్టు మధునాడ్యములు, తేనెపట్టు అరలు, తేనె నిలువ ఉండే నాడులు. ఋగ్వేదములోని రొక్కులు తేనెటీగలు. ఋగ్వేదము తేనెటీగలు తేనె రసమును పీల్చి తెచ్చే పుష్పము. ఋగ్వేదము నియమించు కర్మలు, ఉపాసనలు, పుష్పములు వంటివి. అమృతము జననమరణరహితమగు స్వస్వరూప నిశ్చల సుస్థిరానుభవము. ఆ తేనె పట్టులోని తేనె మధు. కీర్తి ప్రకాశము, ఇంద్రియ బలము, వీర్యము, భుజించుటకు ఆహారము లభ్యమవటము మొదలైనవి. రసము పొంగిపోవటము. అట్టి అమృతరసము హృదయము నుండి విశేషముగా బయల్వెడలి ఆదిత్యునికి అభిముఖంగా ఆశ్రయించినదే ఉంటోంది. తత్ ఆదిత్యంస్య రోహితం రూపం. ఆ విధమైన రసము సూర్యుని చుట్టూ రూపుదిద్దుకొనటముచే సూర్యబింబము ఉదయము అరుణ రూపము వలె కనిపించగలదు. 16:3-2 తృతీయ అధ్యాయము ద్వితీయ ఖండము ఆదిత్య దక్షిణ దిక్కిరణములు సామోపాసన. సూర్యుని దక్షిణ దిక్కు కిరణములు తేనెపట్టు యొక్క దక్షిణము వైపు తేనె నిలువ ఉండగల నాడులు తేనెపట్టు యొక్క దక్షిణ నాడ్యములు. నాడ్యములు బీట్స్ వెరిన్ హనీ గేట్స్ ప్రేజర్వ్. యజుర్వేద యజస్సులు అనబడే యజుర్వేదమంత్రములు తేనెటీగలు. యజుర్వేదము తేనెటీగలు తేనెను తెచ్చే పుష్పము. అమృతజలములు ఆ నాడ్యములలోని తేనె. యజుర్వేద మంత్రముల గానము యజుర్వేదము అనే తేనె తుట్టెకు వేడి కలుగజేస్తోంది. అట్టివేడి బౌలిన్ చేసిన యజుర్వేదము అనే తేనె తుట్టె నుండి కీర్తి, తేజస్సు, ఇంద్రియములు, వీర్యము, అన్నాద్యములు ఇవన్నీ రసరూపంగా జనిస్తున్నాయి. అట్టి యజుర్వేదగాన అమూతరసము అట్టి వేదగాన అభ్యాసి నుండి బయల్వెడలి ఆదిత్యుని ఆశ్రయిస్తున్నాయి. అదియే ఆదిత్యునిలో కనిపించే ఉశుక్లగ్న రూపం, తెల్లెట రూపము, మధ్యాహ్న సూర్యుడు. 16:3-3 తృతీయ అధ్యాయము తృతీయ ఖండము ఆదిత్య పడమర దిక్కిరణములు సామోపాసన. సూర్యుని పడమర దిక్కు కిరణములే తేనెపట్టు యొక్క పడమర వైపు తేనె నిలువ ఉండే నాడ్యములు. సామగానములు తేనె టీగలు. సామవేదము పుష్పము. ఆ సామవేద పుష్పముపై తేనెటీగలు తెచ్చే జలములే అమృతము అనబడే తేనెరసము. అట్టి సామమంత్రముల పఠనముచే సామవేదము అనే తేనె తుట్టే ఉష్ణము పొంది ఆ గానము చేయువానికి కీర్తి, తేజస్సు, బలమైన ఇంద్రియములు, వీర్యము, అన్నాద్యము ప్రసాదించగలవు. అట్టిగాన పఠన విశేషము అనే రసము ఆదిత్యుని అభిముఖముగా ఆశ్రయిస్తున్నాయి. ఆదిత్యునియందు నల్లని రంగుగా అలంకారము అగుచున్నాయి. 16:3-4 తృతీయ అధ్యాయము చతుర్థ ఖండము ఆదిత్య ఉత్తర దిక్కిరణములు సామోపాసన. సూర్యుని ఉత్తర దిక్కు వైపు ప్రసరించు కిరణములు తేనెపట్టు యొక్క ఉత్తరము వైపు తేనె నిలువ ఉండే నాడ్యములు ఉదిచి మధు నాడ్యములు నాడ్యము బిట్స్ వెరిన్ హనీ ఈజ్ గేటిన్ ప్రేజర్వ్. అథర్వణ వేదమంత్రములు తుమ్మెదలు ఇతిహాస పురాణములు ఆ తుమ్మెదలు వ్రాలే పుష్పము అథర్వణ వేదము. ఇతిహాస పురాణములు అధ్యయనము చేటచే జనించే కీర్తి తేజస్సు ఇంద్రియ బలము వీర్యము అన్నాద్యము అనే రసము పుట్టుచున్నది. అట్టి రసము అనే తేనె సూర్యునికి అభిముఖమై సూర్యుని యందు నీలపు రంగుగాగుచున్నది. 16:3-5 తృతీయ అధ్యాయము పంచమఖండము ఆదిత్య ఊర్ధ్వ దిక్కిరణములు సామోపాసన. సూర్యబింబము సూర్యదేవుని నుండి ఊర్ధ్వము వైపు కిరణములే తేనె తుట్టే యొక్క ఊర్ధ్వమున అపర్ సైడ్ గల మధు నాడ్యములు. రహస్యములగు తాత్వికమగు ఆదేశములు తేనెటీగలు. ఓంకారము ప్రణవము ఆ తేనెటీగలు తేనె కొరకే వ్రాలు పుష్పము. అమృతం ఊర్ధ్వనాడులలోని జలము తేనె రహస్య బోధలు అమృతమును ఆలింగనము చేస్తున్నాయి. అట్టి ఆలింగనము వలన రసము కీర్తి అవయవముల బాహ్య సౌందర్యము ఇంద్రియముల ప్రత్యుత్సాహము వీర్యము భుజించటానికి ఆహారము కలుగుచున్నది. అట్టి ఊర్ధ్వము వైపు జనించిన అమృతరూపమగు మధువు పొంగి పొరలి సూర్యుని చుట్టూ రూపము దిద్దుకుంటోంది. అది ఏ సూర్యమండలములో మధ్యభాగమున క్షోభ వలె కనిపిస్తోంది. ఆ మధునాడ్యములే రసములు, వేదములే ఆ రసములు, ఇవన్నీ వేదామూతములు. మధునాడ్యములన్నీ మధువు యొక్క అమూతమే. వేదములన్నీ నాదతాత్విక మధువు యొక్క అమూతమే. 16:3-6 తృతీయ అధ్యాయము షష్ఠీఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని మొదటిదగు ఎరుపు రంగు రూపము. ఇంతవరకు మనము అమూతమును సూర్యుని ఆశ్రయించటములో ఎరుపు తెలుపు నలుపు నీలము మొదలైన ఆదిత్యుని రంగులకు కారణమగుచున్న చతుర్వేద పురాణ ఇతిహాస సారము అను మధుతత్వము గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంకా ఉపాసన విధిగా మరికొన్ని విశేషాలు చెప్పుకోబోవుచున్నాము. వసువుల భోగకాలమునకు రెట్టింపు రుద్రుల భోగకాలము, దానికి రెట్టింపు ఆదిత్యులది, దానికి రెట్టింపు మరుత్తులది, దానికి రెట్టింపు సాధ్యులది. ఇది కాక సూర్యుడు మేరు పర్వతము చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నప్పుడు దిక్కులు తారుమారు అవుతాయి. ఈ రెండు పౌరాణిక విశేషాలు ఇక్కడ బహుశా దృష్టాంతము కొరకు తీసుకొనబడుచున్నాయి. ఆదిత్యుని మొదటిదగు ఏర్పురంగు అరుణ లక్షణము గల అమృతము. అమృతమునకు నాయకుడు అగ్నిదేవుడు. ఆధారపడి జీవించువారు అనుభవముగా పొందువారు భుజించువారు వసువులు. దేవతలు అవి భుజించరు. ఏతదేవ అమృతం దృష్ట్యాతృప్యంతి, వారు ఆ రూపములలో ఎరుపు రంగులో లీనమగుచున్నారు. ఆ రూపములో మునిగి తృప్తి కలిగి ఉంటున్నారు. ఆ రూపము వలననే ఉద్యమిస్తూ ఉంటారు. దేవతలు ఇంద్రియములు. ఇంద్రియములు స్వయముగా ఏదీ అనుభవించవు. ఎవరు ఈ విషయము తెలుసుకొనుచున్నారో వారు వసువుల రూపము పొందుచున్నారు. అగ్నిని తమ నాయకునిగా రక్షణ పొందుచున్నారు. అమృతపానము దర్శనము చే తృప్తి పొందుచున్నారు. ఆదిత్యుని రూపములో లీనమై ఆ రూపమునే పొందుచున్నారు. అట్టివారు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర ఆస్తమించినంతకాలము వసువుల ఐశ్వర్యము పొందుచున్నారు. ఆధిపత్యము స్వరాజ్యము ఆస్వాదించుచున్నారు. 16:3-7 తృతీయ అధ్యాయము సప్తమఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని రెండవదగు శుక్ల రూపము. సూర్యునిలోని శుక్ల తెలుపు అమృతరూపమునకు నాయకుడు ఇంద్రుడు. అనుభవించువారు రుద్రులు. ఇంద్రియ దేవతలు భుజించరు, త్రాగరు, చూచుచూ తృప్తి చెందుతూ ఉంటారు. వారు ఆ తెలుపు రూపములో లీనమై ఉంటారు. ఇది ఎరిగినవారు రుద్రులలో ఒకరు కాగలరు. ఆదిత్యునిలో తెలుపు రూపము పొందుచున్నారు. ఇంద్రుడు వారికి నాయకుడు కాగా దేవతలవలె అమృతపానము చూచినంత మాత్రంచేత తృప్తి పొందగలరు. సూర్యుని ఉదయాస్తమయములు జరుగుచున్నంతవరకు అద్దానికి రెట్టింపు 2 times కాలము లేక సూర్యుడు దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కులో అస్తమించినంతకాలము రుద్రుల ఐశ్వర్య భోగములు అనుభవించుచుండగలరు. 16:3-8 తృతీయ అధ్యాయము అష్టమఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని మూడవదగు నల్లని రూపము. సూర్యునిలోని నల్లని రూపమే మూడవ అమృతమునకు నాయకుడు చంద్రుడు వరుణుడు అమృతము అనుభవించువారు ఆదిత్యులు. దేవతలు మాత్రం పై విధంగానే భుజించక పానము చేయక చూచుచూ తృప్తి చెందుచున్నారు. వారు ఆ మూడవ అమృతము పొందుచున్నారు. ఇది ఎరిగినవారు ఆదిత్యులలో ఒకడు అగుచున్నారు. వరుణుడు వారికి నాయకుడు రక్షకుడు అగుచున్నారు. దేవతలు తినక త్రాగక చూచుచూ తృప్తి పొంది ఉంటున్నారు. అట్టి వివరణ ఎరిగినవాడు ఆదిత్యులలో ఒకడై వరుణుడు రక్షించువాడై అమృత దర్శనముచే తృప్తి పొంది ఉంటున్నాడు. ఆదిత్యులలో ఒకడై ఒకటి ఆదిత్యులతో సమానమైన సంపదను సూర్యుడు దక్షిణము ఉదయించుచు ఉత్తర దిక్కులో అస్తమించినంతకాలము లేక రెండు అంతలు రెండు సూర్యుడు పడమట ఉదయించి తూర్పు దిక్కులో అస్తమించినంతకాలము ఆదిత్యులలో సమానమైన దేవభోగములు సంపదలు అనుభవించుచున్నారు. 16:3-9 తృతీయ అధ్యాయము నవమ ఖండము ఆదిత్యామృతము 4వదగు అమృతము ఆదిత్యుని నీలపు రంగు రూపము. సూర్యుని నీలపు 4వ అమృత రూపమునకు సోముడు నాయకుడు. ఆ అమృతమును మరుక్తులు అనుభవించువారు. దేవతలు భుజించరు త్రాగరు అభిముఖులై చూచి తృప్తి చెందుచున్నారు లీనమై ఉంటున్నారు. ఇది ఎరిగినవారు మరుత్తులలో ఒకరు అయి మరత్తులతో సమానమైన సంపద అనుభవించగలరు. ఒకటి పడమట దిక్కు ఉదయము తూర్పు దిక్కు అస్తమయము దానికి రెట్టింపు కాలము రెండు ఉత్తర దిక్కులో ఉదయించి దక్షిణ దిక్కులో అస్తమించు కాలము అంతకాలము మరుత్తుల సంపద ఆనందములు పొందగలరు. 16:3-10 తృతీయ అధ్యాయము దశమఖండము ఆదిత్యామృతము 5వదగు అమృతము ఆదిత్యుని అంతరామృత రూపము. సూర్యుని లోపలగా గల అమృతము 5వది ప్రధానుడు ప్రజాపతి అనుభవము పొందువారు సాధ్యులు. దేవతలు ఈ అమృతమును దర్శించుచూ తృప్తులే ఉంటున్నారు. తినరు త్రాగరు అభిముఖలే ఆనందిస్తూ ఉంటారు. ఇట్టి ఉపాసన చేయవాడు సాధ్యులలో ఒకడై ప్రజాపతి తన రక్షకుడుగా కలిగి ఉంటారు. అమృతము వైపు అభిముఖుడై తృప్తుడవుతారు. సాధ్యుల రూపుడై ఉద్యమిస్తూ ఉంటారు. ఒకటి ఎంతకాలము ఆదిత్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమిస్తాడో దానికి రెట్టింపు కాలము రెండు పైవైపు ఉదయించి క్రిందవైపు అస్తమించుకాలము సాధ్యుల ఆనందము స్వయం ప్రకాశత్వము పొంది ఉండగలరు. 16:3-11 తృతీయ అధ్యాయము ఏకాదశ ఖండము మధుజ్ఞానము ఫలశ్రుతి పై విధమైన ఉపాసనలు ఎరిగనవాడు నిర్వర్తించువాడు క్రమంగా సమస్తమునకు పైన ఊర్ధుడై స్వస్వరూపమునందు ఉదయాస్తమయములు లేనివాడై ఏకోసతంటివాడు చుట్టముకడు లేడు అను వాక్యముల అర్థమగు ఒంటరివాడుగా మధ్యగా నిలిచుండగలడు. సూర్యదేవుని తన ఆత్మగా పొందగలడు. ఈ విశేషము మంత్రయుక్తంగా ఇట్లు చెప్పబడుతోంది. ఉదయాస్తములు పొందడు అనునది ఏ విధంగానంటే సూర్యునుకు భూమి యొక్క మన ఉనికి దృష్ట్యా ఉదయాస్తమయములు కనబడుచున్నాయి. ఎప్పుడు కూడా స్వయం ప్రకాశరుపుడగు సూర్యునికి ఉదయించటమేమిటి? అస్తమించటం ఎక్కడున్నది? అదేవిధంగా ఆత్మను ఎరిగినవానికి ఉదయాస్తమయములు ఉండవు. జననమరణములు జన్మ పునర్జన్మలు లేనివే అవుతాయి. దేవా అస్తేన అహం సత్యేన మా విరోధశి బ్రహ్మణేతి. ఓ దేవతలారా, నేను సత్యమును ఆశ్రయించినవాడనే ఉండెదనుగాక. స్వయం ప్రకాశకము సమస్తము అయి ఉన్న బ్రహ్మదేవునితో బ్రహ్మముతో విరోధము కలవాడను కాకుండెదనుగాక. అనగా బ్రహ్మజ్ఞానమునకు విముఖుడను అవకుండా ఉండెదముగాక. ఓ దేవతలారా, మీవలనే సర్వసాక్షినే ఉండెదనుగాక. ఈ ఉపాసన చేయవాడు చీకటిని సూర్యాస్తమమును పొందడు. సర్వత్రా తేజోరూపము దర్శించువాడై ఉంటాడు. ఈ విధముగా మధుజ్ఞానమును బ్రహ్మదేవుడు భావికుడు ప్రజాపతికి నిర్వాహకుడికి ప్రజాపతి మనువుకు మనువు సర్వజనులకు బోధించటం జరిగింది. ఇట్టి విశేషముల రహస్యమును ఎరిగినవాడు అర్హుడైన కుమారునికి లేదా శిష్యునికి బోధించునుగాక. తపస్సు ధ్యానము భక్తిలేని వారికి బోధించరాదు. అట్టివారు రాజ్యమిచ్చినా కూడా లేక మరేది ఇవ్వజుపినా కూడా ఉమధు విజ్ఞానము బోధించటము నిషేధము. 16.3.12 తృతీయ అధ్యాయము ద్వాదశ ఖండము గాయత్రి ఉపాసన. ఇప్పుడు మనము గాయత్రీ తత్వము ద్వారా బ్రహ్మవిద్యను చెప్పుకుంటున్నాము. బ్రహ్మము నిర్విషయము, ఎందుకంటే సమస్త విషయములు నిషేధించగా శేషించునది బ్రహ్మము. బ్రహ్మజ్ఞానము యొక్క బోధ కొరకే గాయత్రీ ఛందస్సు ఉత్తమ ఉపకరణముగా శాస్త్రములచే స్వీకరించబడుతోంది. గాయత్రీ వా ఇదం సర్వం భూతం. ఈ సమస్త జీవజాలము గాయత్రీ స్వరూపమే. ఇదంతా వాక్ ఎక్స్ప్రెషన్ స్వరూపమే. గాయత్రియే వాక్కు. ఇదం సర్వం భూతం గాయతీ చ త్రాయతే చ. ఈ సమస్త చరాచరములంతా గాయత్రీ గానమే. గాయత్రియే రక్షణ. గాతే త్రాయతే. ఈ పృథివీ గాయత్రీ స్వరూపమే. ఈ సకల ప్రాణులు పృథపైనే నిలిచియున్నాయి. పృథివిని అతిక్రమించలేవు. అట్టి పృథివీ తత్వము చేతనే ఈ భౌతిక శరీరము నిర్మితమవుతోంది. అట్టి భౌతిక శరీరములో గాయత్రీ జగత్ శక్తి చేతనే ప్రాణము ప్రవేశిస్తోంది. ప్రాణము శరీరములో గాయత్రీ చేతనే నిలుస్తోంది. ప్రాణములు గాయత్రీ స్వరూపమే. దేహములో ఉండే హృదయము ప్రాణము ఇంద్రియములు ఇవన్నీ కూడా గాయత్రీ స్వరూపములే. అట్టి గాయత్రీ 4 పాదములుగాను 6 ప్రకారములుగాను ఉన్నది. పైషా చతుష్పద 4, 6 విధా గాయత్రీ తత్ ఏతత్ రుచ అభ్యసుక్తం. 6, 6, 6, 6 అక్షరములు గల 4 పాదములతో కూడియున్న ఛందస్సు 6x4, 24 అక్షరములు. 6 రూపములు: 1 వాక్కు, 2 ప్రాణులు, 3 పృథివీ, 4 దేహము, 5 హృదయము, 6 ప్రాణములు. ఈ సమస్తము గాయత్రీ రూపమగు బ్రహ్మము యొక్క సాకార వికారమే. ఇదంతా గాయత్రీ మహిమయే. అద్దాని పురుషకారమే. పురుషకారమునకు ఆవల పురుషుడు. ఇదంతా ప్రకృతి స్వరూపం. దానికంతటికీ ఆవల. ఇదంతా దాటివేసినట్టి శ్రేష్ఠాతిమగు పురుషుడు గాయత్రియే. అట్టి పురుషునకు 4 పాదములు. ఆ ఈ మార్పు చేర్పులతో కూడినదంతా సమస్త జగత్తు ఒక పాదము 1, 4, 8 మార్పు చెందుతుంది కాబట్టి మృతము ఓల్ దాట్ అండర్గోస్ చెంజ్ ఈజ్ మృతం. బి మిగతా 3 పాదములు 3/4 అమృతము దాట్ డజ్ నోట్ హావ్ ఎనీ చెంజ్. ఉదా మనస్సులోని విషయాలు మృతము. మనస్సు అమృతము. బుద్ధికి తెలియవచ్చేవి మృతము. తెలివి బుద్ధి అమృతము. చిత్తము ఇష్టము అయ్యే విషయాలు మృతము. చిత్తము అమృతము. అహం నేను అననది పురుషుడు. మిగతావన్నీ నేను యొక్క పురుషకారములే. బహిర్పురుషాకాశము. అట్టి పరబ్రహ్మము గురించి 1 యద్వైతత్ బ్రహ్మేతి ఇదం వా తత్యోయం బహిర్ధా పురుషాత్ ఆకాశో యో వై స బహిర్ధా పురుషాత్ ఆకాశః. ఈ సమస్తము కూడా బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క బాహ్య పురుషకారము ఏదే ఉన్నదో అదియే ఈ బాహ్యాకాశముగా వ్యాపించి ఉన్నది. అంతర్పురుషాకాశము 2 అయం వావ సయో అయం అంతర్పురుష ఆకాశో యో వైసో అంతర్పురుషాకాశ. బాహ్యము ఆకాశముతో సహా ఆయా పంచభౌతిక జగత్తుగా విస్తరించియున్నట్లే అంతరాకాశము హృదయాకాశము గాను మనోబుద్ధిచిత్త అహంకారముల రూపంగాను విస్తరించి వ్యాపించి ఉన్నది. ఒకే భూతాకాశము పంచభూతములలో మొదటిది దేహమునకు బాహ్య అభ్యంతరములలో వేయించేసి ఉన్నట్లే చిత్తాకాశము కూడా ఈ జీవునికి బయట లోపల ఏకరూపమున విస్తరించి ఉన్నది. ఆ పరబ్రహ్మమే భూతాకాశముగాను చిత్తాకాశముగాను చిదాకాశముగాను శరీరమునకు విశ్వమునకు కూడా బయట లోపల ఏకరూపమై వ్యాపించినదే ఉంటోంది. అయం వావ సయో అయం అంతర్హృదయ ఆకాశః తదేతత్పూర్ణం అప్రవర్తిని. బాహ్యభ్యంతరములలో విస్తరించి యున్న ఆకాశమే అంతర్హృదయమున చిదాకాశముగా ఉన్నది. అనగా చిదాకాశమే చిత్తాకాశముగా భూతాకాశముగా కూడా భావించబడుచూ ఉన్నది. అట్టి అంతర్హృదయములో ఏర్పడినదే ఉన్న చిదాకాశమే పరబ్రహ్మము. అది పూర్ణము, అప్రవర్తితము. భూతాకాశముగా అనుభవమయ్యేదంతా చిత్తము యొక్క కల్పన విన్యాసమే. చిత్తాకాశమంతా ఆత్మాకాశము యొక్క స్వకీయ కల్పిత లీలా వినోదమే. ఈ విధంగా సమస్తము చిదాకాశమే అయి ఉన్నది. అట్టి చిదాకాశమే బ్రహ్మముగా కూడా పిలువబడుతోంది. హృదయములోంచే ఆలోచన భావన అనునవన్నీ పుడుచున్నాయి. భావన నుండే జగత్తుల అనుభవము ఏర్పడుతోంది. కనుక ఈ జగద్దృశ్యమంతా అనుభవమగుచున్నది అంతర్హృదయములోనే. అట్టి అంతర్హృదయాకాశము సర్వదా పూర్ణము. అది ఎప్పుడూ తన పూర్ణత్వము నుండి చ్యుతి పొంది జీవుడు జగత్తు జాగ్రత్ స్వప్న సుషుప్తులుగా ఏమాత్రమూ అగుటయ్యలేదు. అట్టి అంతర్హృదయాకాశము లేక చిదాకాశమునకు బయట లోపల వంటివేమీ లేవు. న బాహ్యం, నో అంతరం. సమస్తము తానే అయి ఏ మార్పు ఉచ్చేర్పులు ఏమాత్రము పొందకయే ఉన్నది. అది పరబ్రహ్మముగా చెప్పబడుచున్నది. అట్టి పరబ్రహ్మము సర్వదా యథాతథంగానే ఉన్నదిగాని ఏదీగా ప్రవర్తించటం లేదు. అప్రవర్తితం, అది అప్రవర్తనీయం. ఎవ్వరైతే స్వకీయ హృదయస్థము హృదయరూపము స్వాభావిక స్వస్వరూపము అగు పరబ్రహ్మమును పూర్ణము అప్రవర్తనీయము దేనిచేతను ప్రవర్తింపజేయబడేది కాదు అప్రవర్తితము అని తెలుసుకుంటారో పూర్ణ అప్రవర్తనీ. శ్రియం లభతే యా ఏవం వేద. అట్టివారు మహత్తరమగు శ్రేయస్సు యశస్సు భాగ్యము పొందగలరు. 16.3.13 తృతీయ అధ్యాయము త్రయోదశ ఖండము గాయత్రి బ్రాహ్మీ సిద్ధికి పంచ సుషిద్వారములు. హృదయాంతర్గత బాహ్యాభ్యంతస్థిత గాయత్రి బ్రహ్మము చేరుటకు 5 దారులు సుషులు ద్వారములు. గాయత్రి అనే బ్రహ్మము యొక్క ఉపాసన సామీప్యత పొందటము కొరకై 5 ద్వారములు సుషులు సుషరగము మరియు వాటి యొక్క 5 ద్వారపాలకులు ఈ ఉపనిషత్చే సూచించబడుచున్నాయి. మనము ఒక రాజు వద్దకు వెళ్లాలంటే ద్వారపాలకులు ఆపేస్తారు. అట్టి ద్వారపాలకులను ఉపాసనా ప్రీతులను చేస్తే వారులోనికి వెళ్లనిస్తారు. రాజు దర్శనానికి మార్గము చూపిస్తారు కూడా. ఉపాసన శ్రద్ధ కొరకు, శ్రద్ధ ఉత్తమ గుణముల కొరకు. తస్య హవా ఏతస్య హృదయస్య పంచదేవ సుషేహ. హృదయాంతరతుడై జగత్పాలకుడై బాహ్యాభ్యంతర స్వరూపుడైయున్న పరమాత్మ లేక పరబ్రహ్మము అనే చక్రవర్తిని దర్శించటానికే 5 దేవశిషులు లేక దేవతలచే కాపలా కాయబడుచున్న 5 ద్వారములు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. 1. హృదయము యొక్క తూర్పు వైపు ద్వారము ప్రాణము. సయో అస్య ప్రాక్ సుషేహ స ప్రాణః. హృదయము యొక్క తూర్పు వైపున పంచ ప్రాణములలోని ప్రాణమే ద్వారపాలక దేవత. ఈ ప్రాణదేవతయే శరీరములో నేత్రము, చూపు రూపమున ఉన్నవారు. ప్రాణము ఉంటేనే చూపు, లేకుంటే చూపు ఉండదు. ఆయనయే ఆకాశమున సూర్యుడై ప్రకాశించుచున్నారు. ఆయనయే ఆదిత్యుడు, బుద్ధిరూపుడు. ఆయనయే తేజస్సు అగ్ని, అన్నాదుడు ఆహార ప్రదాత. తినిన ఆహారము జీర్ణము చేసి శక్తిగా మారుస్తున్న వైశ్వానరుడు కూడా ఆయనయే. ఈ విధంగా ఎవ్వరైతే చూపును ఆదిత్యుని అన్నాదమును జీర్ణశక్తిని ప్రాణేశ్వర రూపంగా ఉపాసిస్తాడో అట్టివాడు తేజో సంపన్నుడు అన్నాదుడు సమస్తము తనకు రుచికరము ఆహారము వంటిదిగా పొందుచున్నాడు. 2. హృదయము యొక్క దక్షిణము వైపు ద్వారము వ్యానము. అథయో అస్య దక్షిణః సుషేహ సవ్యానః సశ్రోత్రగ్ సచంద్రమాహ. హృదయము అనే ముఖ్య పట్టణమునకు దక్షిణము వైపు సుషి ద్వారము, నకు ద్వారపాలకుడు ను పంచ ప్రాణేశ్వరులలో వ్యానము అను వ్యాన ప్రాణేశ్వరుడు. ఆయనయే చెవి వినికిడి. ఆయనయే చంద్రుడు మనోరూపుడు. ప్రాణ అపానములను నిలిపి ఒకచోట ఉంచగల చేష్ట నిర్వర్తించునది కాబట్టి వ్యానము. వివిధ చేష్టలను నిర్వర్తిస్తుంది కాబట్టి కూడా వ్యానము. తత్ శ్రీశ్చ యశశ్చ. అట్టి వ్యానమే శ్రీ సంపద. చెవి జ్ఞానమునకు శృతము చంద్రుడు ఆహారమునకు కారణభూతము. ఈ సమస్తము వ్యానబ్రహ్మ వ్యానప్రాణేశ్వరుడు యొక్క కీర్తి సంపదయే. అట్టి వ్యానమును పైరీతిగా శ్రవణము చంద్రుడు రూపములుగా ఉపాసించువాడు సంపద కీర్తి పొందగలడు. మూడు, హృదయము యొక్క పడమర వైపు ప్రత్యన్ ద్వారము అపానము. హృదయాంతఃపురము ప్రవేశించటానికి పడమర వేస్ట్ వైపు ద్వారము అపానము. ఇది వాక్కు అగ్నిగా ఉపాసించబడుగాక. అపానము మూత్రము పురీషములను శరీరము నుండి బయటకు పంపి శరీరము నుండి తొలగించినది కాబట్టి అపానము. అపననితి గాలిని విడుస్తూ మాట్లాడుతాము. అందుచేత వాక్కుకు అపానమునకు పరస్పర సంబంధము. గాలిని విడుస్తూ ఉండి తింటాము కనుక అన్నాద్యము. వాక్కు అగ్ని రూపము. అట్టి అపానమును బ్రహ్మవర్చస్సుగాను అన్నాద్యము పరిపోషకము గాను ఉపాసించెదరుగాక. అపానమును పైవిధంగా ఉపాసించుచుండగా అట్టివాడు బ్రహ్మవర్చస్సు సమృద్ధి అయిన ఆహారము జీర్ణశక్తి పొందగలడు. నాలుగు, హృదయము యొక్క ఉత్తర ఉదన్ సుషి ద్వారము సమాన ప్రాణము. హృదయము యొక్క ఉత్తర ఉదన్ దిక్కువైపు ఛిద్రము ద్వారము సమాన ప్రాణము. ఇది ఆలోచన రూపముగు మనస్సు. భూమిని సస్య సమృద్ధము చేయు పర్జన్యము వర్షము. సమాన ప్రాణమును సమాన బ్రహ్మ కీర్తి లావణ్యముగా ఉపాసించెదరుగాక. సమాన ప్రాణము తినబడుచున్న త్రాగబడుచున్న ఆహార పానీయములను శరీరమంతా సమముగా అందించగా విశేషము స్వభావముగా గల వాయువు. ఈ వాయువుకు అంతఃకరణముతో సంబంధము ఉన్నది. సమాన ప్రాణమే వర్షరూపములో ఉండే దేవత. మనస్సు యొక్క విజ్ఞానము కీర్తికి సమాన ప్రాణము కారణము అవుతోంది. ఈ విధంగా సమాన ప్రాణమును గమనిస్తూ ఉపాసించువాడు కీర్తివంతుడు లావణ్యవంతుడు కాగలడు. ఐదు, హృదయము యొక్క పైభాగమున గల సుషి ద్వారము ఉదాన ప్రాణము. హృదయమనే ఇంటికి పైనగా ఉండే ద్వారము ఛిద్రము ఉదాన ప్రాణము. ఇది వాయు ఆకాశ రూపములుగా ఉపాసించబడుగాక. ఉదాన ప్రాణము ఇది ఈ దేహము యొక్క అరికాళ్ళు మొదలు శిరస్సు వరకు పైకి లేచుట అను క్రియకు శక్తి ప్రసాదకము. పైకి లేచుటకే ఉపాసన వస్తువు కాబట్టి ఉదానము. ఆకాశమునకు ఉత్ అని పేరు. ఉదాన ప్రాణ ప్రదర్శనమే ఆకాశముగా ఉపాసిస్తున్నారు. ఉదాన బ్రహ్మ బలము ఆకాశము యొక్క విస్తార రూపము. అట్టి ఉదాన బ్రహ్మను బ్రహ్మముగా ఉపాసించువాడు బలము విస్తారము మొదలైన విశేషములు పొందుచున్నాడు. ఈ విధంగా ఒకటి ప్రాణబ్రహ్మ పురుషుడు, రెండు వ్యాన బ్రహ్మ పురుషుడు, మూడు అపాన బ్రహ్మ పురుషుడు, నాలుగు సమాన బ్రహ్మ పురుషుడు, ఐదు ఉదాన బ్రహ్మ పురుషుడు. ఈ ఐదుగురు బ్రహ్మపురుషులు. తేవా ఏతే పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాః. వీరు ఐదుగురు స్వర్గ ఊర్ధ్వ లోక ద్వారపాలకులు. ఈ ఐదుగురు ద్వారపాలకులను ఉపాసనచే ఆశ్రయించువాడు ఎల్లప్పుడూ ప్రార్థనలు సమర్పించువాడు తాను వీర్యవంతుడు కాగలడు. ఈతని వంశములో వీర్యవంతులు జన్మిస్తారు. అట్టివాడు స్వర్గ ఊర్ధ్వ లోకము సిద్ధించుకోగలడు. వీరు బ్రహ్మ అనే స్వర్గలోకమునకు ద్వారపాలక దేవతల వంటివారు. కన్నువు చెవి వాక్కు ఓ మనస్సు ప్రాణము అనే ఐదుగురు ద్వారపాలకులు ఈ భౌతిక దేహమున తిష్ఠించుకుని ఉండటము మనమందరము చూస్తూనే ఉన్నాము కదా. ఏతర్హి చక్షుః శ్రోత్ర వాక్మనః ప్రాణయః బహిర్ముఖ ప్రవృత్తయః బ్రహ్మణో హార్దస్య ప్రాప్త్యః ద్వారాణి నిరుద్ధాని శంకర భాష్యం. ఇవన్నీ కూడా బహిర్ముఖమై దృశ్యమువైపు ఎక్కుపెట్టి ఉండటము చేత అంతర్హృదయములోనే వేంచేసియున్న పరమాత్మ లేక పరబ్రహ్మము వైపు మార్గదర్శకమయుండే ఛిద్రములు ద్వారములు సుషులు మూసుకుపోయి ఉంటున్నాయి. ఇంద్రియ విషయములు నిజమే నిత్యమే అని తలచుచూ ఉన్నంతకాలము వాటి పట్ల ఆసక్తి ఇన్క్విజిటివ్నెస్ కొనసాగించినంతకాలము అసత్యమునందే మనస్సు తగులుకొని ఉంటోంది. అట్టి మనస్సు హృదయమునందు సర్వదా వేంచేసియున్న బ్రహ్మమునందు నిలవటము లేదు. అందుచేత ఈ ఐదుగురు బ్రహ్మపురుషులను ఉపాసించి నేత్ర శ్రోత్ర వాక్ మనో ప్రాణములను ద్వారములుగాను ప్రాణ అవ్యాన అపాన సమాన ఉదాన దేవతలను ద్వారపాలక పురుషులుగాను భావించి ఉపాసన అధ్యయనములు చేయమని ఉపనిషత్తు మార్గసూచకము మనకు చేస్తున్నది. అఖండ జ్యోతి, అసంఖ్యాక దీపములు, ఉదా సహస్ర దీపార్చన ఒకచోట వెలుగుచు ఉండవచ్చుగాక. కాని అన్ని దీపములలో తేజోరూపమగు అగ్ని సర్వదా ఒక్కటేగాని అనేక దీపములు కారణంగా అనేకములుగా అవటం లేదే. అట్లాగే ఈ లోకములన్నీ కూడా విశ్వజ్యోతి యొక్క తేజోరూప చమత్కారమే. అంతేకాదు ద్యూ దేవ లోకముతో సహా సమస్త లోకములకు ఆవల ఏ జ్యోతి స్వరూపాత్మ వెలుగొందుచున్నదో ఆ అఖండ జ్యోతియే. ఈ అట్టి జ్యోతి పురుషునీయందు సమస్త జీవుల దేహములలో బాహ్య అభ్యంతరముగా వెలుగొందుచున్నది. తస్య ఏషా దృష్టి యత్ర ఏతత్ అస్మిన్ శరీరే సంస్పర్శేన ఉష్ణిమానం ఈ విజానాతి. ఒకని శరీరము స్పృశించినప్పుడు ఆ స్పర్శగా ఆత్మజ్యోతియే స్పర్శానుభవమై వెచ్చదనము అనుభూతమవుతోంది. స్పర్శగా అనుభవమయ్యే అట్టి ఉష్ణము ఆత్మ యొక్క ఉనికి స్పర్శయే అని భావించబడుగాక. తస్య ఏషా శృత్యహయత్ర ఏతత్కర్ణావపి గృహ్య నినదమివ నదథురివ అగ్నేరివ జ్వలత ఉపశృణోతి తత్ ఏతత్ దృష్టం చ శృతం చ ఇతి ఉపాసిత. రెండు చెవులను రెండు చూపుడు వ్రేళ్లతో మూసుకున్నప్పుడు రథము వెళ్ళుచూ ఉన్నప్పటి ఘోషవలెను ఇద్దు మెడకు కట్టిన గజ్జెల ధ్వని వలెను ఫటఫటమండే అగ్ని యొక్క ధ్వని వలెను వినపడుతుంది. అట్టి ధ్వనిని వింటూ ఇది అఖండాత్మ జ్యోతి యొక్క విశేష శబ్ద చమత్కారమే అని ఉపాసించెదరుగాక. ఎవరైతే ఈ సమస్తము ఆత్మదృష్టితో చూస్తారో వింటారో వారు ఏది చూడాలో అది చూస్తున్నవారు, ఏది వినాలో అది వినుచున్నవారు వగుచున్నారు. 16.3.14 తృతీయ అధ్యాయము చతుర్దశ ఖండము శాండిల్య విద్య సమస్తము బ్రహ్మమే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. నామరూపాత్మకంగా అనేక భేదములతోనూ సామాన్య అసామాన్య విశేషములతోనూ ఇంద్రియములకు విషయముల రూపముగా కనిపిస్తున్న ఈ సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది. ప్రతి జీవునిలో అఖండముగా కేవలుడై వెలుగొందుచున్నది ఆ ఆత్మపురుషుడే. సమస్తమునకు కారణకారణమై వెలుగొందుచున్న పరమాత్మ యొక్క స్వయం ప్రదర్శన రూపమే ఇదంతా. తజ్జలాన్ జలములో నుండి బుడగలు తరంగములు బయలుదేరి జలములో సాకారంగా కనిపిస్తూ తిరిగి జలము నుండే లయము పొందినవి అగుచున్నాయి కదా. అట్లాగే ఆత్మ అనే జలము నుండి అసంఖ్యాక తరంగాల వలె అసంఖ్యాక జీవాత్మలు బయల్వెడలి 14 లోకములలో సంచారములు చేస్తూ తిరిగి ఆత్మయందే లీనము అగుచున్నాయి. తజ్జవాని ఈదంతా ఆత్మయందలి గర్భస్థ పిండమే. అట్టి సమస్తమునకు సర్వదా అధిష్టానమయ్యున్న ఆత్మనే దర్శించాలి, ఉపాసించాలి, అనన్య భావనను అనుక్షణీకరించుకోవాలి. పరమాత్మయే ఈ కల్పిత జగత్తు యొక్క నిర్మాత, ద వర్కర్ ఆఫ్ ద యూనివర్స్. అందుచేత పరమాత్మ క్రతుమయుడు, యజ్ఞకర్త. ఈ సృష్టియే అయజ్ఞము. ఈ జీవుడు పరమాత్మయే అయి ఉండికూడా స్వయంకృత లీలా వినోదరూపమ. అనతగిన ఈ సృష్టి క్రతువులో జీవుడు అనే పురుషకారము ఆశ్రయించి ఉంటున్నాడు. అట్టి స్వయంకృత సృష్టి కల్పనలో ఆత్మ యొక్క ఒక అంశగా ప్రవేశించి ఈ జీవుడు జన్మకర్మల పరంపరలను పొందుచున్నాడు. అతడు ఏది ఇట్లు సంకల్పిస్తే అట్లాగే ఈ దేహమున్నప్పుడు దేహానంతరము కూడా పొందుచున్నాడు. ఈ విధంగా జీవుడు సంకల్పమయుడు. తాను ఏది ఇట్లు నిశ్చయించుకుంటే ఆ రూపమునే తనకు తాను దాల్చుచున్నాడు, ఆ లోకములోనే ప్రవేశము పొందుచున్నాడు. మరణ సమయంలో ఏ సంకల్పములు నిశ్చయములు కలిగి ఉంటే వాటిని అనుసరించే తదనంతర ఉపాధికి మరల అపక్రమించుచున్నాడు. సంకల్పములచేతనే మనస్సు రూపుదిద్దుకుంటోంది. అయితే బ్రహ్మమే మనస్సు రూపముగా ప్రకటనమగుచున్నది. బ్రహ్మమునకు మనస్సు మొదలైన అన్యమేదీ మొదలేలేదు. బ్రహ్మము ఇంకా ఎట్టిదంటే మనోమయః మనస్సునంతా ఆక్రమించియున్నది బ్రహ్మమే. బ్రహ్మము మనోమయము కూడా. ప్రాణశరీరో బ్రహ్మము ప్రాణశక్తిని శరీరముగా కలిగి ఉంటున్నది. భారూపః బ్రహ్మము స్వయం తేజోరూపము, స్వయం ప్రకాశరూపము. సత్య సంకల్ప బ్రహ్మము ఏది సత్యము అని సంకల్పిస్తే అది అట్లే సత్యము అయి ఉండగలదు. సర్వకర్మ అంతరంగమగు మనోబుద్ధి చిత్త అహంకారములకు మరియు బాహ్యములకు ఈ జగదనుభవములకు తానే కర్త అయి ఉంటోంది. సర్వకామ అసమస్తము బ్రహ్మము యొక్క ఇచ్ఛాశక్తి నుండే బయల్వెడలుచున్నది. బ్రహ్మము యొక్క కోరిక చేతనే జగన్నాటకమంతా పరిఢవిల్లుతోంది. సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యత్తో ఇంద్రియానుభములగు సర్వవాసనలు సర్వర్చులు ఇదంతాగా విస్తరించుచున్నది బ్రహ్మమే. అవాక్యనాదరహ వాక్కు మొదలైన ఇంద్రియములు లేనిదే అయి ఉండి కూడా సర్వేంద్రియ వాక్యములు బ్రహ్మమునందే జగద్దృష్టిచే కనబడుచున్నవగుచున్నాయి. బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మము మరింకొకటేదీ అగుటలేదు. అట్టి నానిసర్వుల స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మస్వకీయ హృదయములోనే వేంచేసియున్నది. సూక్ష్మాతిసూక్ష్మమగుటచే హృదయ కమలములోని ఆత్మ ఇంద్రియములకు అనుభవ విషయమే కాదు. సర్వాంతర్యామి అయి సర్వహృదయ నివాస్యగు ఆత్మ అనియాన్ అణువుకే అణువు పరమసూక్ష్మము నివారసుకము వడ్లగింజ యొక్క చిట్టచివరి అణువిభాగము కంటే ఆవగింజలో దాగియున్న అంకురశక్తి కంటే యవములు మినపగింజ కంటే సర్షపము ఆవగింజ కంటే శ్యామాకముల కంటే పెసలు మొదలైన తృణధాన్య విశేషముల కంటే అత్యంత సూక్ష్మాతిసూక్ష్మము వాటన్నిటిలో దాగి ఉండే అంకురము కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మము. ఇంకా కూడా బ్రహ్మము గురించి నా హృదయములో నివసించు నీ ఆత్మ నీ హృదయములో నివసించు నా ఆత్మ ఎటువంటిదంటే సమస్త సృష్టికి కర్మాధికారి సర్వకామములు కూడా సర్వభూతాశయ స్థితమగు ఆత్మకు చెందినవే. సకల గంధములు సర్వరసములు తనవే అయి ఉండి నాటకములోని సర్వపాత్రలు వర్తనములు నాటక రచయిత యొక్క రచన కళలోనివే వలె సమస్తము తనేందే కలిగి ఉంటోంది. వాక్కు లేకపోయినా సర్వశబ్దములు ఆత్మలోనివే. కాళ్ళు లేకపోయినా నడకలన్నీ ఆత్మవే. చేతులు లేకపోయినా సర్వచేతలు ఆత్మకు చెందినవే. ఇంద్రియములు లేకపోయినప్పటికీ సర్వేంద్రియముల అనుభూతములు ఆత్మదేవునివే. సంభ్రమము లేనిదే అయినప్పటికీ ఈ 14 లోకములలోని సంభ్రమములన్నీ ఆత్మయందే దర్పణంలో దృశ్యములాగా ప్రతిబింబితము అగుచున్నాయి. అట్టి ఆత్మ భూగోళము కంటే ఆకాశము కంటే దేవలోకము కంటే సమస్త లోకముల కంటే పెద్దది. నా నీ హృదయములో నివసించు బ్రహ్మమే సృష్టికర్త. సర్వకామములు సర్వగంధములు సర్వరసములు ఆత్మభగవానుని రూపమే. ఆతడే పరబ్రహ్మము. ఎవరు ఈ సత్యము పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో వారికిక ఏ సందేహములు ఉండవు. ఈ విధంగా శాండిల్యమ్ముని ప్రకటించి ఉండటం చేత ఇది శాండిల్య విద్య గా లోక ప్రసిద్ధము. 16:3-15 తృతీయ అధ్యాయము 5వ ఖండము విరాట్కోస ఉపాసన. ఈ విశ్వమునకు ఆకాశమే పొట్ట అనగా లోపలగా ఖాళీ ప్రదేశము. ఆ ఖాళీలో అనేక విశేషములు కలిగియున్నది. అట్టి ఈ విశ్వమునకు పీఠము భూమి. న జీర్యతి. అట్టి ఈ విశ్వము అనబడున్నది అనాది. నాశనము లేనిది. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావసి భగవద్గీత. ఈ విశ్వమునకు మూలములు అష్టదిక్కులు పై భాగము స్వర్గము. ఈ విశ్వము సర్వమునకు ఆధారము ఆలవాలము కూడా. అట్టి ఈ విశ్వము అనే గృహంలో జీవులందరూ విశ్రమిస్తున్నారు. తమ స్వరూపమును తామే ఏమరచి స్వప్నములో వలె ఈ విశ్వములోని దృశ్య జగత్తునందు ఇంద్రియముల ద్వారా తన్మయులై చూస్తూ ఉంటున్నారు. ఆత్మవిషయమై కునుకులు తీస్తూ ఉన్నారు. ఈ విశ్వము యొక్క తూర్పు దిక్కు పేరు జుహు, దక్షిణ దిక్కు పేరు సహమాన, పడమట దిక్కు పేరు రాజ్ని, ఉత్తర దిక్కు పేరు సుభూత. వాటి యొక్క వత్స దూడ ప్రేయపుత్రుడు వాయువు. సయ ఏతమేవం వాయుం దిశాంవత్సం వే న పుత్ర రోదనం రోదతి. ఈ విధంగా 4 దిక్కుల యొక్క వత్స దూడ వంటిదే వాయువు అని ఎవరు ఉపాసిస్తారో అట్టివారు సంతానము వలన ఎట్టి దుహకము కష్టము పొందరు. సంతానము ఆతనికి ఆనందము కలిగించువారు అవగలరు. నేను ఆ తీరుగా వాయువును దిక్కుల యొక్క మధ్యలోగల వత్సగా ప్రియపుత్రుడు ఆవుదూడగా ఉపాసిస్తున్నాను. నాకు పుత్రశోకము ఉండదు. నా సంతానము పూర్ణాయుష్కులే ఉంటారు. నా జీవాత్మ అనే పుత్రుడు నాకు సంతోషము కలిగించువాడే అవుతాడు. విశ్వోపాసన. ఈ విధంగా అంతరిక్షము, భూమి, దిశలు, దిశావత్సేగు వాయువుతో సహా అవినాశియగు విశ్వకోశమును వాంఛలు ఈడేరుటకే ఉపాసిస్తున్నాను. వీటితో బాటుగా ప్రాణమును శక్తి కొరకై ప్రాణాభ్యాస పూర్వకంగా శరణు వేడుచున్నాను. వీటన్నిటితో బాటు భూలోకమును ఆరాధిస్తూ దైవీ సంపత్తి కొరకై శరణాగతుడనే ఉంటున్నాను. అమరము అయి ఉన్న స్వర్గలోకమును కూడా అవసరములు తీరుటకే ఆరాధిస్తూ ఉన్నాను. సంతానము యొక్క ఆయుర్దాయము కొరకై వాయువును ఉపాసిస్తున్నాను. ప్రాణమును శరణు వేడుచున్నాను. సర్వభూతజాలము ప్రాణస్వరూపమే కనుక ప్రాణోపాసనచే సర్వభూతజాలము ఉపాసించువాడను అగుచున్నాను. ప్రాణస్వరూపముగా దర్శించుచున్నాను. భూలోకమును ఆరాధిస్తున్నాను. భూలోకములో ఆకాశము అంతర్ బహిర్సంస్థము కాబట్టి ఆకాశమునకు నమస్కరించువాడనే అగుచున్నాను. ఆకాశమునకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆకాశమునందు అంతర్లీనమయ్యున్న ద్యులోకమును, ద్యులోక దేవతలను స్తుతించువాడను అగుచున్నాను. సువర్లోకమును శరణువేడుచున్నట్లే అగుచున్నది. సువర్లోకమును ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేదముల గానమునకు నమస్కరిస్తూ ఉన్నట్లే ఈ తీరుగా ఋగ్వేదమునకు, యజుర్వేదమునకు, సామవేదమునకు నమస్కారము సమర్పిస్తున్నవాడను అగుచున్నాను. 16.3.16 తృతీయ అధ్యాయము, షోడశ ఖండము, పురుషోవా యజ్ఞః. ఈ జీవుడు పురుషకారము కలిగి ఉన్నాడు. హీ హాజ్ క్వాలిటీ ఆఫ్ వర్క్మన్షిప్. కనుక పురుషుడు అనబడుచున్నాడు. జాగ్రత్స్వప్న సుషుప్తులు స్వకీయ పురుషకార చమత్కారములే కాబట్టి కూడా పురుషుడు అనబడుచున్నాడు. అట్టి ఈ జీవుని పట్ల జీవితము అనబడునది యజ్ఞముగా అభివర్ణించబడుచున్నది. యజ్ఞమునందు 1 ప్రాతః సవనము, ఉదయము సమయము యజ్ఞ కార్యక్రమము, 2 మధ్యాహ్న సవనము, మధ్యాహ్న యజ్ఞ విధులు, 3 సాయం సవనము, సాయంకాల యజ్ఞ విధానములు ఉంటాయి. జీవుని జీవిత కాలము కూడా అట్టిదే. బాల్య యౌవన వార్ధక్యములు ఆ తీరైనవే. 1 ప్రాతః పురుష సవనము. ఈ జీవుడు పుట్టినప్పటి నుండి 24వ సంవత్సరము వరకు పురుష ప్రాతః సవనము లేక ప్రాతకాల యజ్ఞము. ఇది గాయత్రి ఛందస్సుకు 24 అక్షరములు కలిగియుండటము వంటిది. ఈ ప్రాతః పురుష సవనమునకు సవన దేవతలుగా వసువులు అధిష్ఠించి ప్రభువులే ఉంటున్నారు. శరీరమంతా వ్యాపించి ఉండు ధర్మము ప్రాణములు కలిగి ఉంటాయి కాబట్టి ప్రాణములే వసువులు. వాసేతేతి వసవః. ప్రాణములు ఉన్నప్పుడే పంచేంద్రియములు మరియు పంచేంద్రియార్థములైనట్టి శబ్ద స్పర్శ రూపరసగంధములు శరీరములో నిలిచి ఉంటాయి. కాబట్టి ప్రాణములకే వసువులు అనే బిరుదు ఇవ్వబడుతోంది. తంచేత్ అస్మిన్ వయసి కించిత్ అపతపేత్ సభ్రూయాత్. ఈ పురుష ప్రాతః సవనమగు 24 సంవత్సరముల ప్రారంభ జీవితకాలంలో ఏదైనా వ్యాధి వలన బాధ కలుగుచూ ఉంటే వసురూపులగు ప్రాణములను ఈ విధంగా ప్రార్థించాలి. ప్రాణాః వసవ ఇదం మే ప్రాతః సవనం మాధ్యందినం సవనం అనుసంతనుతేతి. మాహం ప్రాణానాం మధ్యే యజ్ఞో విలోప్సేయేత్ ఉద్ధైవ. ఓ ప్రాణదేవతలారా, ఈ ఉదయ సవనమును నాచేత చక్కగా చేయిస్తూ మధ్యాహ్న సవనమునకై నన్ను చక్కగా సంసిద్ధుడైట్లు తీర్చిదిద్దండి. యజ్ఞము మధ్యలోనే నేను వినష్ఠుడను కాకుండెదనుగాక. యజ్ఞరూపుడగు నేను మీ మధ్యలో విచ్ఛేదము పొందకుండెదనుగాక. ఈ విధమైన ప్రార్థనచే అప్పుడు అతడు రోగము నుండి విముక్తుడై వ్యాధి నుండి కోలుకొని ఆరోగ్యవంతుడు కాగలడు. 2 పూరు మాధ్యందిన సవనము. ఆ తరువాత 44 సంవత్సరముల వరకు, 68 సంవత్సరముల వయసు వరకు పురుషుడు జీవుడు నిర్వర్తించు జీవితము యొక్క ఆయుష్షును మాధ్యందిన సవనము, మధ్యాహ్నము నిర్వర్తించు యజ్ఞ విభాగము అని అంటారు. ఇది 44 సంవత్సరాల కాలము అవటం చేతనే త్రిష్టుం ఛందస్సు 44 అక్షరములతో కూర్చబడింది. మధ్యం దిన సవనము త్రిష్టుప్ ఛందస్కు చెందినది. అది రుద్రులకు సంబంధించి ఉంటోంది. రుద్రులు రోదనము కలిగించునవి. సకల ప్రాణులను రోదింపజేయుచూ ఉండటం చేత రుద్రులు ప్రాణములే రుద్రులు. ఎందుకంటే ప్రాణులందరినీ ప్రాణములే తపింపజేస్తాయి, రోధింపజేస్తాయి. కాబట్టి ఈ జీవుల దేహములలో ఉండి ఏడ్చునని, ఈ జీవుని ఏడ్పించినవి ప్రాణములే కాబట్టి ప్రాణములే రుద్రులు. తంచేత్ ఏతస్మిన్ వయసి కించిత్ అపతపేత్ సబ్రూయాత్. అట్టి రుద్రులకు సంబంధించిన మధ్యాహ్న జీవిత సవనము 24 సంవత్సరాలు నుండి 68 సంవత్సరాలు వరకు ఏవైనా శారీరక వ్యాధులు గాని, మానసిక వేదనలు ఆధులు గాని సందర్భమైనప్పుడు ఈ విధంగా మధ్యాహ్న సవన రుద్ర ప్రార్థన స్తుతి సమర్పించెదరుగాక. ప్రాణరుద్ర. ఇదం మే మధ్యం దినం సవనం తృతీయ సవనం అనుసంతనుతేతి. మాహం ప్రాణానాం రుద్రాణం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఉద్ధైవ. ప్రాణరూపులగు ఓ రుద్ర దేవతలారా, ఈ మా మాధ్యందిన సవనమును క్షేమముగా తృతీయ మూడవ సవనములో ఏకం చేయండి. ఈ మధ్యాహ్న యజ్ఞమును మూడవ యజ్ఞముతో కలపండి. యజస్వరూపుడనైన నేను ప్రాణదేవతలైన రుద్రుల మధ్యలో వినష్టుడను నశించువాడను కాకుండెదనుగాక. ఈ విధమైన ప్రార్థనచే ఆ రోగి శారీరక మానసిక బాధల నుండి విముక్తుడై ఆరోగ్యవంతుడు కాగలడు. మూడు తృతీయమగు పురుష సాయం సవనము 24-44 సంవత్సరముల తరువాత, 68 సంవత్సరముల తరువాత, ఆపై 48 సంవత్సరముల జీవితకాలము ఆయుష్షు ను పురుష తృతీయ సవనము అని పిలుస్తున్నారు. ఈ 48 సంవత్సరముల తృతీయ సవన ఆయుష్షును జీవితమును దృష్టిలో పెట్టుకునే జగతి ఛందస్సు నిర్మితమైనది. అందుచేతనే జగతి ఛందస్సు 48 అక్షరములు కలిగి ఉంటోంది. ఈ మూడవ విభాగమనే జీవిత యజ్ఞము జగతి ఛందస్సుకు చెందినది అగుచున్నది. జగతి ఛందస్సు ఆదిత్యులకు సంబంధించినది. ఈ జగతి ఛందస్సును ఆదిత్యులు అధిష్ఠించి ఉన్నారు. ఆదిత్యులు సమస్తము గ్రహించువారే ఉన్నారు. ఈ శరీరములో అంతటా నిండి ఉండి ఇటు ఆహారసారమును అటు ఇంద్రియముల అనుభవములను స్వీకరించునది ప్రాణములు. కనుక ప్రాణములే శరీరమునకు బాహ్య అభ్యంతరములందు వేంచేసియున్న ఆదిత్యులు. శబ్దస్పర్శాది సర్వ విషయములు ఆదిత్యులు ప్రాణస్వరూపులై స్వీకరించుచున్నారు. అట్టి ఈ తృతీయ సవన ఆయహకాలములో ఏవైనా శారీరకమైన లేదా మానసికమైన రోగములు వేదనలు ఆధులు కలుగుచున్నప్పుడు తంసేత్ ఏతస్మిన్ వయసి కించిత్ అపతపేత్ సబ్రూయాత్. ప్రాణస్వరూపులగు ఆదిత్యులను ఈ విధంగా ప్రార్థనలు చేసి ఉపశమనము పొందెదరుగాక. ప్రాణ ఆదిత్య, ఇదం మే తృతీయ సవనం ఆయహ అనుసంతనుతేతి. మాహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఉద్ధైవ. ఓ ప్రాణస్వరూప ఆదిత్యులారా, ఈ మూడవ సవనము యజ్ఞము నిర్వర్తించబడుటకే ఆయుష్షు ప్రసాదించండి. నేను పూర్ణాయుద్ధాయుడను అగుదునుగాక. యజ్ఞరూపుడనే అయి ఉన్న నేను ప్రాణరూపులగు ఆదిత్యుల మధ్య వినష్టుడనే నాశనము పొందకుండెదనుగాక. తతయేత్యగదో హైవ భవతి. అప్పుడు అట్టివాడు ఆ శారీరక రోగముల నుండి మానసిక రుగ్మతుల నుండి విముక్తుడు కాగలడు. ఈ యజ్ఞ సిద్ధాంతమును అనేకులు ఆచరిస్తూ శారీరక మానసిక రుగ్మతల నుండి విముక్తిని పొందుచున్నారు. తదితరులకు ఆయురారోగ్యములను ఆశీర్వదించు వాక్శుద్ధి పొందుచున్నారు. ఒక సందర్భములో ఐతరేయ మహిదాస మునీశ్వరునితో ఆయన శిష్యులు ఈ విధంగా సత్సంగపూర్వక సంభాషణ నిర్వర్తించారు. శిష్యులు గురుదేవ, ఐతరేయ మహిదాస మునీంద్ర, మీరు 116 సంవత్సర పూర్ణాయుష్కులై మా యొక్క శారీరక మానసిక రుగ్మతలను మీ ఆశీర్వాదములచే తొలగిస్తూ మమ్ములను ఆత్మవిద్యావంతులుగా తీర్చిదిద్దుచున్నారు. మీకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాను. గురు మహారాజ్, మీ ఇట్టి అత్యంత శుభఫలప్రదమగు దీర్ఘాయుష్షు సిద్ధించుటకు కారణము ఏమిటి? ఇట్టి ఉపాసనా సంపన్నులై ఉన్నారు. ఐతరేయ మహిదాస మునీంద్రులు, నేను ప్రాతః సవన 24 సంవత్సరాలు, మాధ్యందిన సవన 44 సంవత్సరాలు, సాయంసవన 48 సంవత్సరాలు పురుష జీవిత యజ్ఞమును నిర్వర్తిస్తూ ఉన్నాను. మీరు కూడా స్తుతించండి, ఉపాసించండి, మహిమను తెలుసుకోండి. అంతేగాని నన్ను ప్రశ్నించటమెందుకు? ఈ విధంగా శ్రీ ఐతరే మహిదాస మునీంద్రులవారు నిండు 116 సంవత్సరాలు జీవించి ఆధ్యాత్మిక మార్గదర్శకులే అనేక మంది అధ్యయన విద్యార్థులను తీర్చిదిద్దారు. అట్టి ఈ జీవిత యజ్ఞమును, జీవన సవనమును ఎవరు ఎరుగుచూ ఉపాసిస్తూ ఉంటారో అట్టివారు 116 సంవత్సరాల పూర్ణాయుష్కులు కాగలరు, శక్తిమంతులై జ్ఞానవంతులై జీవించగలరు. ఓ రోగమా, నీవు నాకు తాపము కలిగించలేవు, ఎందుకంటే యజ్ఞరూపుడనగు నేను నీవు కలిగించబోవు తాపముచే మరణించువాడను కాను అని రోగి రోగమును ప్రార్థన చేయునుగాక, నిశ్చయము కలిగి ఉండునుగాక. 16:3-17 తృతీయ అధ్యాయము 7వ ఖండము జీవితమే యజ్ఞము. యజ్ఞము ఆత్మ నిర్వర్తిస్తూ ఉన్న సృష్టి కల్పన అనే యజ్ఞములోని ఒక కర్తృత్వ కల్పనా స్వరూపమే ఈ జీవుడు. యజ్ఞదీక్షలు ఈ జీవుడు ఆకలి దప్పికలు కలిగి ఉంటున్నాడు, అస్వతంత్రుడైనట్లు అనుభవమంతా పొందుచున్నాడు, సుఖదుహఖములు అనుభవిస్తున్నాడు. ఏవేవో కోరికలు, ఎక్స్పెక్టేషన్స్, ఆంటిసిపేషన్స్ అండ్ విసెస్ కలిగి ఉంటున్నాడు. ఊరికే నవ్వుచున్నాడు, ఊరికే ఏడుస్తున్నాడు. కొన్ని కోరికలు తీరినప్పుడు నేను బలముచే, సంపదచే, బంధువులచే సమృద్ధుడను అని తలచుచున్నాడు. ఇంతలోనే కొన్ని లోటుపాట్లను గమనించి ఇది నాగతి, ఏమి చెప్పాలి, దేవుడు నా పట్ల సుముఖుడు కాదు అని బాధితుని వలె ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. యజ్ఞవిధులు పాటించటములో కర్తకు కొన్ని కష్టములు, దుహఖములు ఉంటాయి కదా. ఇక్కడి జీవుని జీవిత యజ్ఞము కూడా అట్టిదే. ఉపసత్తు, అనుభూతులు, ఇతడు ఆహార పదార్థములు తినుచున్నాడు, పానీయములు త్రాగుచున్నాడు, కోరుకున్న పదార్థములు మొదలైనవి ఆస్వాదిస్తూ రమిస్తూ ఉండటము, ఆయా నవ్వుకోవటము మొదలైన ఉల్లాసములన్నీ యజ్ఞ విధులలోని ఉపసత్తులు. ఓపిక కొరకు యజమాని తీసుకునే పాలు, పళ్లరసము మొదలైన పానీయములు వంటివి స్తుతశస్త్రములు. యజ్ఞములో స్తుతులు, రొక్కుల పఠనములు అనే శస్త్రములు ఉంటాయి కదా. ఈ జీవుని జీవితములో నవ్వులు తిని ఆనందించటము, మైథునము సంభోగించటము, ఇవన్నీ జన్మ సంబంధమైన స్తుత శస్త్రములు, దైవస్థుతులు, వేద పఠనములు మొదలైన యజ్ఞ విభాగముల వంటివి. దక్షిణలు, యజ్ఞంలో దక్షిణలు ఇస్తారు కదా. అట్లాగే తపస్సు చేయటం, దానము ఇవ్వటం, మాటలో ఆర్జవము, కుటలత్వము లేకపోవటము, ఎవ్వరినీ బాధించనట్టి అహింసా స్వభావము, సత్యమే చెప్పటము, ఇవన్నీ యజ్ఞములో దక్షిణ ఇవ్వటము వంటివి. ఇష్టాత్ ఈతడు తల్లి గర్భంలో నుండి బయటపడి పుట్టాడు, ఇదియే యజ్ఞములో ఇష్ట విభాగము. ప్రారంభస్తుతులు, గానములు వంటివి. పునరుత్పాదనము, జన్మ అనగా అంతకుముందు శరీరము వదలి క్రొత్త శరీరము తీసుకోవటము వంటిదే కదా. కనుక పుట్టటమే పునరుత్పాదనము. అవభృత స్నానము యజ్ఞము సమాప్తి అయిన తరువాత యజ్ఞకర్త దంపతులచే ఋత్విక్కులు మంత్రజలముతో స్నానం చేయిస్తారు కదా. మరణించినవాని భౌతిక దేహము స్నానము చేయించటమే జీవిత యజ్ఞము యొక్క అవభృత స్నానము. ఇట్టి ఆత్మయజోపాసన లేక జీవిత యజ్ఞము అనే విశేషమును, యజ్ఞ విధానమును ఒకనొక సందర్భములో ఘోర అంగిరస మునివర్యులవారు దేవకీపుత్రుడు నారాయణావతారమూర్తి అగు శ్రీకృష్ణ భగవానునికి బోధించటము జరిగింది. ఈ ఆత్మయజ్ఞోపాసన సమస్త యజ్ఞముల అనివార్య ఆవశ్యకత, అవసరము లేకుండా చేయగలదు అని శ్రీకృష్ణునికి అంగిరసముని బోధించారు. అది అట్లే ప్రశంసించబడి శ్రీకృష్ణునిచే స్వీకరించబడింది. అన్యము పట్ల అతీతత్వము సిద్ధించుకుని శ్రీకృష్ణుడు అనన్యులు, అచ్యుతులు అయ్యారు. సమస్తమునకు పరమగు, సమస్తము అయి ఉన్న స్వస్వరూపమునందు స్వస్థితిని, సుస్థితిని స్వాభావికము చేసుకున్నవారైనారు. ఘోర ఆంగిరస మహాశైలవారు ఇంకా ఇట్లా బోధించారు, ఓ శ్రీకృష్ణ, స్వతహగానే ఆత్మగా చ్యుతి లేనివాడవు, మార్పు లేనివాడవు, ప్రాణశక్తికే సూక్ష్మతి, సూక్ష్మమగు ఆత్మవు. ఆత్మయజ్ఞము నిర్వర్తించు యోగి 3 మంత్రములు ఆశ్రయించువాడై ఉంటున్నాడు. సో అంతవేళాయాం ఏతత్రయం ప్రతిపద్యేత, అధ్యాత్మ జ్ఞాన యోగాభ్యాసి నిరంతరము తన కేవలమగు పరస్వరూపము గురించి లేక పూర్ణమగు ఆత్మగురించి ఈ విధమైన మూడు ధ్యానములు లేక మూడు మననములు నిర్వర్తించుచుండునుగాక. ఈ విధంగా ఆత్మగురించిన గానము చేయుచుండునుగాక. ఒకటి, అక్షితమసి నా యొక్క పరాత్పరత్వమగు ఓ ఆత్మస్వరూప భగవాన్, మీరు క్షీణించటము అనే ధర్మము ఏమీ లేనివారు, సదా యథాతథమయ్యున్నవారు, అందుచేత మమ అక్షితం క్షితము లేనివారు. ఆత్మతత్వమ, నీవు సమస్తమునకు వేరైన కేవల ద్రష్టవు. రెండు, అచ్యుతమసి ఓ స్వస్వరూప నిర్మల పరాత్మ, నీవు నీ యొక్క స్వస్థానమునందు నిశ్చలమయ్యే ఉన్నారు, అంతేగాని జీవాత్మగా గాని జగత్తుగా గాని అగుటలేదు, కేవలము నిర్మలము అఖండము నుండి చ్యుతి పొందటం లేదు, అందుచేత అచ్యుతము క్షిత్రము లేనివారు. మూడు, ప్రాణసత్సితమసీతి సూక్ష్మమగు ప్రాణ శక్తి స్వరూపము అయి ఉన్నావు, సూక్ష్మమగు ప్రాణమునకే ప్రాణేశ్వరుడవు. ఈ విధమైన మూడు సవనములను జీవాత్మగా ఆస్ అయ్యూనిట్ తన యొక్క సమస్త జీవుల యొక్క ఈ జగత్తు యొక్క ఆత్మాగు పరమాత్మ యూనిటీ గురించి గానము సవనము స్తుతి మననము బుద్ధి యొక్క ఏకాగ్రతను నిర్వర్తించునుగాక. ద్వేరుక్ గానములు ఆత్మగురించి విచారణ తపస్సులను చేసిన మహనీయులు ఆత్మగురించి అనుభవము పొందినవారే ఆత్మతత్వమును గానం చేసి ప్రపంచమునకు వినిపించిన వేరుక్కులు. పరమసత్యము గురించి స్తుతి ప్రబోధము గుర్తుచేయటము సూచనము అగు మార్గదర్శక సూత్ర వాక్యములు రొక్కులు. అనుభవం నుండి వచ్చిన శాస్త్రవాక్యములు కాబట్టి రొక్కులు. రొక్ పరమసత్యము అవి గానము చేసిన వారిని ఋషులు అని, అవి గ్రంథస్థమైన వేద విభాగమును ఋగ్వేదము అని చెప్పబడుతోంది. అనగా రొక్కులుగాని సమస్త వేదములుగాని తెలుసుకున్నవారు ఆ తెలుసుకోవాలని అనుకునేవారిని తీర్చిదిద్దడానికి ఎలుగెత్తి గానము చేయబడినవి. అనుభవమే గ్రంథకర్తగాని ఒకరు మాత్రమే గ్రంథకర్త కాదు. అందుచేత వేదములు అపౌరుషేయములు అని, విని తెలుసుకోవలసినవి కాబట్టి శృతులు అని అనబడుచున్నాయి. అక్షితము వేరే చూచుచున్నట్టిది, అవినాశి నాశము లేనిది, అచ్యుతము చ్యుతి లేనిది, ప్రాణసంసితము అగు ఆత్మగురించి అబౌట్ ద వన్స్ ఓన్ అబ్సొల్యూట్ ఐ రెండు రొక్కులు ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓ సర్వజనులారా, శృణ్వంతి విశ్వే, ఈ రెండు రొక్కులు వినండి. ఒకటి, ఆది తత్పత్నస్య రేతసః జ్యోతిః పశ్యంతి వాసరం పరో యదిధ్యతే దివి, సమస్తమునకు ముందే ఉండటం చేత ఆది సనాతనము. ఈ జగత్తుకు తానే కారణం కాబట్టి జగత్కారణము. అట్టి బ్రహ్మమును సర్వవ్యాపకత విశేషముగా తత్వజ్ఞులగు మహనీయులు సదా దర్శిస్తున్నారు. అగ్నికి ప్రకాశము వలె బ్రహ్మము యొక్క ప్రకాశస్వరూపమే ఈ జగత్స్వరూపము. ఈ ఇంద్రియములకు తారసబడుచున్న సమస్తము చైతన్యరూపమగు బ్రహ్మమునందే సుప్రతిష్ఠితము. ఇట్టి సందర్శనము అభ్యసిస్తూ క్రమంగా బ్రాహ్మీ దృష్టిని స్వాభావికము అనునిత్యము అచ్యుతము చేసుకోండి. రెండు, ఉత్వయం తమసః పరిజ్యోతయః పశ్యంత ఉత్తరం స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతయః ఉత్తమమితి జ్యోతయః ఉత్తమం ఇతి. మేము తమస్సును దాటినట్టి ఆవలగల పరిజ్యోతిని చూస్తున్నాము. ఆవలగల స్వస్వరూపమునే అట్టి పరంజ్యోతిగా దర్శిస్తున్నాము. అది దేవతా లోకమునకు కూడా ఉత్తరము ఆవల. సూర్యునివలె మహత్తరమగు ఆవలగల జ్యోతి స్వరూపమే నేను. సర్వదా పరంజ్యోతి స్వరూపమును పొందియే ఉన్నాను. సకల దేవతలయందు ప్రకాశరూపుడే తన రస స్వరూప కిరణములచే సర్వదా ప్రేరేపించుచున్న జ్యోతిని గమనిస్తున్నాము. జ్యోతులకే ఉత్తమ జ్యోతిని పొందుచున్నాము. ఈ విధంగా సర్వాత్మకమగు స్వస్వరూపము గురించి గానము చేయుచుండెదరుగాక. 16.3.18 తృతీయ అధ్యాయము అష్టాదశ ఖండము బ్రహ్మము గురించిన చతుష్పాద ఉపాసన. అధ్యాత్మోపాసన మనో ఉపాసన మననము చేయటమే మనస్సు యొక్క రూపము. అద్దము నిశ్చలముగా కదలక ఉండగా అందులో ప్రతిబింబించే దృశ్యములు కదులుతూ అనిశ్చలము కదా. మనస్సు అనేది దర్పణము వంటిది. దృశ్యముగా అనుభవమయ్యేదంతా మనోదర్పణ అంతర్గత ప్రతిబింబ వ్యవహారము వంటిది. అందుచేత మనోబ్రహ్మేతి, మనస్సే బ్రహ్మము. ఈ భౌతిక దేహములో ఏ మనస్సు ప్రవర్తించుచు కనిపిస్తోందో అట్టి మనస్సు బ్రహ్మముగా ఉపాసించబడుగాక. గమనిక, నిజమునకు సూక్ష్మమైన మనస్సులోనే దేహములు ప్రకటితమగుచున్నాయి. మననము చేయటమే మనస్సు. మననము చేయటము అనుదానిని బ్రహ్మముగా ఉపాసించటమే మనోబ్రహ్మోపాసన. తనలోని మనస్సే బ్రహ్మముగా ఉపాసించటమును తనేందు తాను ఆత్మోపాసన కాబట్టి అధ్యాత్మోపాసన అనబడుతోంది. అధ్యాత్మము దేహము యొక్క తత్వము. ఉపాసించటము దేహమునకు సంబంధించిన ఈ ధ్యానము అధ్యాత్మధ్యానము నాలుగు పాదములు కలిగి ఉన్నది. తదేతత్ చతుష్పాదే బ్రహ్మ. ఒకటి వాగింద్రియము, రెండు ప్రాణము, మూడు నేత్రములు చూపు, నాలుగు శ్రోత్రియము వినికిడి. ఇవి మనస్సు అనే బ్రహ్మము యొక్క నాలుగు పాదములు. వీటి గురించి వివరించుకుంటున్నాము. ఆధ్యాత్మిక నాలుగు పాదముల గురించి లేక మనస్సు యొక్క నాలుగు పాదముల గురించి. ఒకటి డాట్ వాక్ ఏవ బ్రహ్మణః. మనస్సు యొక్క మొదటి పాదము వాక్ ఇంద్రియము. ఇది అగ్ని యొక్క జ్యోతి తేజో రూపమైనట్టి పాదము. ఒకడు తాను మనస్సుతో ఏది యోచిస్తాడో ఆలోచించినది ఎదుటివాడికి చెప్పాలంటే అది చెప్పగలిగేది వాక్కు ద్వారానే కదా. వాక్కుగా ప్రదర్శనమయ్యేది ఆత్మస్వరూపమగు మనస్సు చేసే భావన యొక్క తేజో ప్రదర్శనమే. వాగేవ బ్రహ్మణః చతుర్థ పాదః. సో అగ్నినా జ్యోతిషా భాతీచ తపతీచ. బ్రహ్మము యొక్క అగ్ని జ్యోతి స్వరూపమే వాక్కుగా జీవునియందు దేహమునందు వెలుగొందుచున్నది. భాతీచ తపతీచ కీర్త్యయస సా బ్రహ్మవర్చసేన య ఏవం వేద. ఎవ్వరైతే బ్రహ్మమే వాక్కు రూపంగా ప్రకాశించుచు సమస్తమును శబ్దములుగా వాక్యములుగా వేదమంత్రములుగా ఉపనిషత్ పరమార్థములుగా ప్రదర్శనమగుచున్నది అని వాక్కును బ్రహ్మముగా ఉపాసిస్తారో తపస్సు చేస్తూ ఉంటారో అట్టివారు గొప్ప కీర్తిని యశస్సును పొందగలరు. బ్రహ్మము యొక్క వర్చస్సును పొందుచు క్రమంగా తమ యొక్క స్వరూపము బ్రహ్మముగా దర్శించువారే ఫలశ్రుతిగా బ్రహ్మానందము సిద్ధించుకోగలరు. రెండు ప్రాణ ఏవ బ్రహ్మణః. ప్రాణమే బ్రహ్మము. అట్టి ప్రాణబ్రహ్మమే పూర్ణ బ్రహ్మము యొక్క నాలుగు పాదములలో ఒకటి. ప్రాణము అనగా శక్తి. ఆ శక్తి చేత వాయువులో చలనములు ఏర్పడి వాయు తరంగములు అంతటా విస్తరించి కదలికలు ప్రదర్శించుచున్నాయి. కదిలించేది ప్రాణబ్రహ్మము, కదిలేది వాయు తరంగములు. సవాయినా జ్యోతిషా భాతీచ తపతీచ. అట్టి శక్తిచే కదలించి వాయు తరంగములు కల్పించుటచే వాయుచేతనముల నుండి వాయు తరంగముల కదలిక నుండి కాంతి వేడి కలుగుచున్నాయి. అట్టి వాయువుగా ఆత్మజ్యోతియే భాసించుచున్నది, సమస్తమును తపింపజేయుచున్నది. ఎవ్వరైతే వాయుచలనమును ఆత్మచైతన్య ప్రదర్శనముగా ఉపాసిస్తారో తపస్సు చేస్తారో అట్టివారు కీర్తి యశస్సు బ్రహ్మవర్చస్సు పొందినవారుగుదురు. బ్రహ్మమే తామై వాయుచలనమును చైతన్యపరచుచూ ప్రకాశింపజేయువారే ఆనందించగలరు. సర్వత్రా స్వాభావిక ప్రాణ నిరోధమును సిద్ధించుకోగలరు. మూడు చక్షురేవ బ్రహ్మణః. బ్రహ్మము యొక్క నాలుగు పాదములలో మరొక పాదము చక్షువులు చూపు. ఆదిత్యుడగు సూర్యభగవానుని తేజస్సే సమస్త జీవుల నేత్రములలో చూపు అనే తేజోరూపమై విలసిల్లుతోంది. చక్షుః తేజో. చూపు తేజోరూపమై దృశ్యమంతా సాకారముగా తపింపజేయుచు ఆస్వాదిస్తూ ఉన్నది. అట్టి దృష్టి చూపు ఏ నేత్ర ప్రకాశము ఆత్మ యొక్క స్వయం తేజో ఉచేతన్య స్వరూపము అయి ఉన్నది. ఎవడైతే నేత్రములలోని చూపును బ్రహ్మము యొక్క తేజస్సుగాను బ్రహ్మము యొక్క ఒక పాదముగాను తెలుసుకుని ఉపాసిస్తాడో అట్టివాడు కీర్తిని యశస్సును బ్రహ్మతేజస్సును పొంది జీవితమును పావనము చేసుకోగలడు. నాలుగూట్ శ్రోత్రమేవ బ్రహ్మణః. చెవి వినికిడి బ్రహ్మము యొక్క చతుః పాదములలో ఒకటి. ఆత్మచైతన్యమే చెవులలో వినుట అనే రూపముగాను దిక్కులలో చైతన్య ప్రకాశముగాను ప్రభవించుచున్నది. ఎవరు చెవులలో వినికిడి రూపముగాను పది దిక్కులలో సద్దరూపముగాను గల ఆత్మతేజోచైతన్యమును ఎరిగి ఆత్మ యొక్క పాదముగా ఉపాసిస్తారు. వారు కీర్తిని, యశస్సును, బ్రహ్మతేజస్సును పొంది జీవితమును సాఫల్యము, ఆత్మతేజోమయము చేసుకోగలరు. 16:3-19 తృతీయ అధ్యాయము 21వ ఖండము ఆదిత్యో బ్రహ్మత్ ఇతి ఆదేశః. ఏ తేజస్సు సూర్యునిలో వెలుగొందుచున్నదో ఆ తేజస్సే సమస్త దేహములలో ప్రాణశక్తిగాను చూపు వినికిడి స్పర్శ మొదలైన తేజస్సులుగా వెలుగొందుచున్నది. సమస్తమునకు ఆది అయినట్టి అట్టి ఆదిత్య తేజస్సే బ్రహ్మము. అది బ్రహ్మము యొక్క పాదము. అందుచేత ఆదిత్యుని యందు పూర్ణ బ్రహ్మోపాసనను విధించటము గురించి చెప్పుకుంటున్నాము. ఆదిత్యో బ్రహ్మ ఇతి ఆదేశః. ఆదిత్యుడు, సూర్యుడు బ్రహ్మమే అని ఉపాసించాలి. ఇది ఆదేశము. దిస్ ఈజ్ ఆన్ ఓర్డర్ టు బీ కోంప్లైడ్ విత్. అట్టి ఆదేశము గురించి ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాము. మొట్టమొదట బ్రహ్మమే ఉన్నది. అట్టి తరువాతిదంతా బ్రహ్మము యొక్క వ్యాఖ్యానము మాత్రమే. ఇంటర్ప్రెటేషన్ ఆఫ్ బ్రాహ్మన్, బ్రహ్మము యొక్క స్తుతియే. ఆదిత్య తేజస్సే ఈ కనబడే దృశ్యము యొక్క సమస్తమునకు ముందు ఏర్పడినదే ఉన్నది. అనగా మొట్టమొదట ఈ జగత్తు లేదు, అసత్తు, ఆత్మతేజము మాత్రమే ఉండి ఉన్నది. అట్టి కేవల తేజస్సు నేను ఉన్నాను అను రూపము గల సత్గా అగుచున్నది. అట్టి సత్ అంకురించినది. ద ఫీచర్ ఆఫ్ జెనరేటిన్ కోమ్మీన్స్ అట్టి అంకురము నుండి అండము బయల్వెడలింది. ఇదియే బ్రహ్మాండము అనబడుతోంది. అట్టి అండము బ్రహ్మమాన సంవత్సర కాలము అదే అండము ఆకారముగా ఉండి ఆ తరువాత పగిలింది. బ్లాస్టెడ్ బిగ్ బాంగ్. బ్రహ్మాండము పగిలి రెండు విభాగములుగా అయినది. ఆ రెండు భాగములలో ఒక ఉర పాట్ వెండి రంగులోనూ, మరొకటి బంగారపు రంగులోనూ మెరువసాగాయి. ఒకటి తత్యత్ రజతం సేయం పథివి. రజతము వెండిగా వెలుగొందుచు ఉన్నట్టిది పృథివీ, భూమి. రెండు యత్ సువర్ణం సాధ్యోహ. బంగారపు రంగులో ప్రకాశించున్నది ద్యు స్వర్గ లోకము. మూడు బ్రహ్మాండము యొక్క బాహ్యమున చర్మముగా ఉన్నట్టిది యత్ జరాయిజే పర్వత. అవియే పర్వతములు, పర్వత శిఖరములు. నాలుగు యత్ ఉద్బలం సమేఘో నిహారో. ఉద్బలము మావి వంటివి మేఘములు, మేఘములతో కూడిన మంచు. ఐదు యాధమన యస్తా నద్యో, శరీరములోని నాడులు నదుల వంటివి. ఆరు యద్వా అస్తేయం ఉదకం స సముద్రః. సముద్రములు అడుగు భాగమున ఉన్న జలము, మూత్రాశయములోని జలములు వంటివి. బ్రహ్మాండము శరీరము వంటిది. ఆ బ్రహ్మాండము నుండి ఆదిత్యుడు సూర్యగోళతత్వము జనించారు. అట్టి సూర్యగోళము జనించిన తరువాత పెద్ద పెద్దగా ఘోషశబ్దములు బిగ్ బాంగ్ జనించాయి. ఆ ఘోషశబ్దముల నుండి సర్వజీవరాశులు, ఆయా వివిధ వస్తుజాలములు పుట్టుకువచ్చాయి. ఆదిత్యుడు బ్రహ్మాండమునకు శరీరి వంటివాడు. అందుచేతనే సూర్యోదయము కాలమునందు, అస్తమయ కాలమునందు సునిశితమైన చెవులు కలవారికి వేదఘోషల వంటి శబ్దముల వినబడుచు ఆనందము కలిగిస్తున్నాయి. ఈ సృష్టి సర్వదా ఆనందము కొరకే. అభ్యాసో హయదేనం సాధవో ఘోష ఆచ గచ్చేయః ఉపచ నిమ్రేడేరన్. నిమ్రేడేరన్ పైన మనము చెప్పుకొన్న ఉపాసనలు నిర్వర్తించుచూ బ్రహ్మమునే ఉపాసించువారికి, భావించువారికి ఉత్తమము, శోభాయమానము, సముద్ధరించునవి అగుఘోష శబ్దములు వినబడగలవు. అవి ఆతనికి ఆత్మసుఖమును కలిగించగలవు, బ్రహ్మానందము సర్వానందము కలిగించగలవు. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ తృతీయ అధ్యాయ సమాప్తః.